198 లబ్ధమానా సం ధా లబ్ధమానా సర్యేహ ప్రాణిభ్యః లబ్ధః మానః అధ్యస్తాహంకారః అభిమానాత్మక సదా ప్రకీర్త్యతే ఇతి స్మరణాత్ అధ్యాసినహంకారాధిస్థానే త్యర్థః 1 అథవా మానపూజాయాం ఇతి స్మరణాత్మై రేయః ప్రాణిభ్యః విద్యేశ్వర్య కుల సౌందర్యాతిశయాదిన సాత్ పూజా లభ్యతే సుఖహేతుః సా తదంతర్యామినా పూర్వమేవ లబ్ధి పూజాదిజన్యోపకారస్య సుఖాదేహ స్వరూపతయా లబ్ధత్వా 294 లలితా త్రిశతీ భాష్య యద్వా మానపరిమాణానుమః దీర్ఘహ్రస్వభేదేన ప్రసిద్ధః సవా ఏష మహాసజ ఆత్మా మహాన్ ప్రభుర్వై పురుషః అనోరణీయాన్ మహతో మహీయాన్ ఇత్యాది వేదవాక్యాయః జల సూర్యాదివిత్ ఉపాధిధర్మాణాం ముషహీతే గజస్తంభ మత్కుణ సర్పాదౌ ప్రతీయమానత్వాత్ లబ్ధసి మానః ప్రమాణః ఉపహితతయా జగతః యయా సా తథా ఓం లబ్ధమానాయే నమః ఆం వి సర్వప్రాణుల చేత అధ్యస్తమైన యహంకారము లబ్ధమానః ఎనబడును అభిమానాత్మక సద్వహంకారః ప్రకీర్త్యతే అహంకారము అభిమానాత్మకము వంటిదని పేర్కొనబడుచున్నదని స్మృతిపచనము కావున అధ్యస్తమైన యహంకారమునకు అధిష్ఠాత్రి గావున దేవి లబ్ధమానాయని కీర్తింపబడుచున్నది అథవా మాన పూజాయాం మానధాతువు పూజార్థక మను వచనము వలన ఏ ప్రాణుల వలన సౌందర్యముల విద్య ఐశ్వర్య కుల యతిశయ హేతువు చేత సుఖ హేతునైన పూజ లభించుచున్నదో ఆ పూజ ఆయా జీవుల యందు అంతర్యామి అయ్యుండుట వలన పూర్వమే లబ్ధమయ్యున్నది ఏలన పూజాదుల వలన కలుగు సుఖాద్యుపకారములు స్వస్వరూపముతో లబ్ధమయ్యున్నవి 4 యద్వా అణు మహత్ దీర్ఘ హ్రస్వభేదము చేతయ్యున్న పరిమాణము మాన పరిమాణము మానమను సంజతో ప్రసిద్ధమై 295 శంకర గ్రంథ రత్నావళి అజహ వ్యవహరింపబడును సవా ఏష మహానజ ఆత్మా మహాన్ ప్రభుర్వై పురుషః ఆ ఈ పురుషుడు పరబ్రహ్మ చైతన్యము మహాన్ అపరిచ్ఛిన్నమైనవాడు అజహ అజన్మలేనివాడు ఆత్మ మహత్తు కంటే అతి మహత్వ సంపన్నుడు ప్రభువు అనియు అనోరణీయాన్ మహతో మహీయాన్ అణువు కంటే అణుతరము మహత్తు కంటే మహత్తరమని చెప్పునట్టి పెక్కు శృతి వచనాదుల చేత జలములో ఫలించు సూర్యచంద్రాదుల వలె ఉపాధిధర్మములన్నీయు ఉపహితములైన గజ తృణఖండ మతు నా నల్లి సర్పాదులేందుపై ప్రమాణములు కొలతలు ప్రతీయమానములగును కాని ఉపాధిగత పరతత్వమునకు పరిమాణమను నదిలేదు దృశ్యమానమగు పరిమాణము ఉపాధి వలన కలుగునట్టిదియేగాని తత్వతః మూలన స్థూనకు లేదు ఉపహితమైన జగత్తుకు పరిమాణము ఎవరిచేత లభించినదో ఆ పరమేశ్వరి లబ్ధమానాయను నామముతో భజనీయ యగుచున్నది